రెండు యుక్తి విచారణ. నాయనా, నువ్వడిగిన ప్రశ్నల్లో ముఖ్యమైనవి రెండు ఏమంటే, ఈ సంసారం ఎవరికి పట్టిందనేది మొదటిది, అది ఎలా పోతుందనేది రెండవది. పోయే మాట తరువాత చూద్దాం, ముందు ఎవరికి పట్టిందో ఆలోచిద్దాం. నువ్వు కూడా ఆలోచన చేశావు, ఈ సంసారం నా దేహానిక, నా ఇంద్రియాలక, నా మనస్సుక, ఆయసర్ రెండు, నా ప్రాణానిక, వీటి సముదాయానిక, లేక నిర్వికార చిన్మాత్రానిక అని నువ్వు అడిగావు. వీటిలో ఎవరికి సంసారం పడితే మాత్రం నీకెందుకు ఏడుపు? నీకు ఏడుపు ఎందుకో తెలియాలంటే నువ్వు ఎవరివో తేలాలి. అదాలోచించు, ఈ దేహం నువ్వు అయ్యే అవకాశం ఉందా? ఉంది. ఈ దేహానికి దెబ్బ తగిలితే నీకే బాధ కలుగుతుంది కదా. కాని బాగా పరిశీలించి చూస్తే ఈ దేహం నేనే అనుకునేందుకు కూడా వీల్లేదు. ఎలాగంటావా, ఒక్కొక్కసారి నువ్వే ఇది నా దేహము అని వ్యవహరిస్తున్నావు, ఇది నా ఇల్లు అన్నప్పుడు నేను వేరు, ఇల్లు వేరు అని స్పష్టంగా తెలుస్తోంది కదా. ఇది నా పుస్తకం అన్నప్పుడు పుస్తకం, నేను ఒకటి కాదుగదా. అలాగే ఇది నా దేహము అని మనమే అంటున్నాం కనుక నేను దేహము ఒకటయ్యే అవకాశం లేదు. మరొక కారణం కూడా ఉంది. లోకంలో నువ్వు దేన్నైనా చూస్తున్నావు అంటే ఆ దృశ్యం నీకంటే వేరైనది అనడంలో సందేహం లేదు కదా. నీవు ఆ చెట్టును చూస్తున్నావు, ఆ చెట్టు దృశ్యం, నీవు ద్రష్ట, ఆ చెట్టు నువ్వు ఒకటవుతారా? కారుగదా. చూడబడే ఈ దేహం దృశ్యం అవుతుంది, చూసే నువ్వు ద్రష్టవవుతావు. ద్రష్ట దృశ్యం ఒకటి కావుగదా. అందుచేత నువ్వు దేహం కావటానికి వీలు లేదు. ఈ దేహంలో నేను కలిసిపోయి ఉన్నానంటావేమో. ఇలా అన్నావంటే ఈ దేహం వేరు, నేను వేరు అని ఒప్పుకున్నట్టే. ఒక ఉదాహరణ చెబుతా విను. అడవిలో వేసవి కాలంలో రెండు చెట్టు కొమ్మలు రాచుకున్నాయి. మనం తరచుగా చూస్తున్న దృశ్యమే గదా ఇది. అక్కడ ఉన్నవి రెండు కొమ్మలు, అవి రాచుకున్నాయి. మధ్యలో ఈ నిప్పు ఎక్కడనుంచి వచ్చింది? ఆ కొమ్మల ఘర్షణ వల్ల వేడి పుట్టి నిప్పు వచ్చిందంటావా? నిప్పన్నా వేడన్నా ఒక్కటే, ఆ వేడి ఎలా వచ్చిందనేదే మన ప్రశ్న. ఆ ప్రపంచంలో ఏ వస్తువు శూన్యంలోనుంచి ఊడిపడదు. ఒక మట్టిముద్దలోంచి కుండ వచ్చిందంటే కుండగా మారే స్వభావం ఆ మట్టిముద్దలోనే స్వతహాగా ఉందని మనం తెలుసుకోవాలి. అలాగే కొమ్మల రాపిడి వల్ల అగ్ని పుట్టిందంటే ఆ అగ్ని ఆ కొమ్మల్లో అంతర్లీనంగా మొదటినుంచి ఉందని మనం తెలుసుకోవాలి. కొమ్మలలో అంతర్లీనంగా ఉన్న అగ్ని రాపిడి అనే ప్రక్రియ వల్ల బహిర్గతమవుతోంది. సరే, ఇప్పుడు కొమ్మ అగ్ని అనే రెండు వస్తువులు ఉన్నాయి. వీటిలో అగ్ని ఆ కొమ్మలో పూర్తిగా కలిసిపోయి ఉంది. ఇప్పుడు అగ్ని కొమ్మ అనేవి వేరు వేరు వస్తువులు అంటారా, ఒకే వస్తువు అంటారా? అగ్ని యొక్క స్వభావం కాల్చడం, కొమ్మ యొక్క స్వభావం కాలడం, ఈ రెండూ ఒకటనటం సాధ్యం కాదు. కొమ్మలోనే అగ్ని కలిసిపోయి ఉన్నా కూడా అగ్ని కొమ్మ ఒకటి కావు. అలాగే ఈ దేహంలో నీవు కలిసిపోయి ఉన్నా కూడా నీవు ఈ దేహము ఒకటి అనటానికి వీలులేదు. ఈ విధంగా మూడు దృక్కోణాలతో దేహము, నేను అనేవి వేరు వేరు పదార్థాలని మనకు నిశ్చయమైపోయింది. వీటిలో నేను అని దేన్ని మనం వ్యవహరిస్తున్నామో అది చైతన్యం గల పదార్థం, అంటే అది స్వతంత్రంగా ఆలోచించగలదు, కదలగలదు, సుఖదుహకాలను అనుభవించగలదు. దేహానికి లక్షణాలు ఏవీ లేవు. శరీరంలోనుంచి జీవుడు ఎగిరిపోయాక అది శవమై పడి ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాం కదా. కనుక ఈ శరీరం జడం. జడానికి ఎక్కడైనా సంసారం ఉంటుందా? రాతి ముక్కకు సుఖదహకాలు ఉంటాయా? కనుక సంసారం ఈ దేహానికి సంబంధించినది కావటానికి వీలులేదు. ఇక ప్రపంచంలో పనులన్నీ చేసే ఇంద్రియులు ఉన్నాయి. అవి నువ్వా, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అని నీవు అంటున్నావు కదా. అంటే నువ్వన్నా కన్నన్నా, నువ్వన్నా చెవి అన్నా, నువ్వన్నా ఆయసర్ మూడు, నోరన్నా, ఇలా ఏ ఇంద్రియమైనా సరే ఒకటేనని నీ అభిప్రాయం లాగా కనిపిస్తోంది. కాని కంటికి కొంచెం జబ్బు చేసింది, అది సరిగా చూడలేకపోతోంది. అప్పుడు నువ్వేమంటున్నావు, ఇప్పుడు నా కన్ను సరిగా పనిచేయడం లేదు అంటున్నావు. ఇందాక ఇది నా దేహము అన్నట్లుగానే ఇప్పుడు ఇది నా కన్ను అంటున్నావు. ఇది నా పుస్తకం అన్నట్లుగానే ఉంది కదా ఆ మాట. అందువల్ల నువ్వు కన్ను ఒకటి కావటానికి అవకాశం కనిపించటం లేదు. మరొక మంచి అంశం కూడా ఉంది. మనం ఇక్కడ కూర్చున్నా మన ఎదురుగుండా ఒక పక్షి ఇటునుంచి అటు వెళ్ళి అటునుంచి ఇటు వచ్చింది. అంటే దాని రాకపోకలను మనం చూశాం. అలా చూశామంటే ఆ పక్షి మనకన్నా వేరని చెప్పడానికి వేరే రుజువు కావాలా? అలాగే ఈ కన్ను మెలకువగా ఉన్నప్పుడు పనిచేసింది, నిద్రలో పనిచేయలేదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు పనిచేసింది, ఆరోగ్యంగా లేనప్పుడు పనిచేయలేదు. ఈ కన్ను పనిచేసిందని పనిచేయలేదని నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పటమేమిటి? నా అంతటా నాకే తెలుస్తోంది అంటావా? మంచిది. అలా అంటే నువ్వు కన్ను అనే ఇంద్రియం యొక్క రాకపోకలను తెలుసుకుంటున్నావన్నమాట. పక్షి రాకపోకలను తెలుసుకున్నప్పుడు ఏమని నిర్ణయం చేశావు? ఆ పక్షి వేరు, నేను వేరు అనలేదా? అలాగే ఇప్పుడు కన్ను వేరు, నేను వేరు అనక తప్పదు. ఇలాగే మన జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఈ కలిపి మొత్తం 10 ఇంద్రియాలు. ఇవి ఏవి కూడా నేను కాదు అని పై చర్చ వల్లనే మనకు తేలిపోతోంది. సరే, ఇంద్రియాలు నేను కాదు, అవి జడమ. మా మనిషి చనిపోయినప్పుడు ఇంద్రియాలన్నీ అక్కడే ఉన్నా అవి పనిచేయడం లేదు. అందువల్ల ఇంద్రియాల్లో ఇప్పుడు కనిపిస్తున్న చైతన్యం వాటిలో వ్యాపించి ఉన్నదేగాని ఆ ఇంద్రియాల సొంత చైతన్యం కాదు అని నిరూపణ అవుతోంది. అందువల్ల ఇంద్రియాలు జడాలు అని తేలింది. జడాలకు సంసారం ఉంటుందా? రాతికి సంసారం ఉంటుందా? కనుక ఈ సంసారం దేహానికి చెందినది కాదు, ఇంద్రియాలకు చెందినది కాదు. అయ్యా, అన్నిటికన్నా ముఖ్యమైన ఇంద్రియం మనస్సండి. దాన్ని వదిలేసి మీరు ఇంద్రియాలు 10 అని లెక్క వేస్తున్నారు. ఆ మనస్సు వల్లే ఈ మిగిలిన 10 ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇంద్రియాలలో కనిపించే చైతన్యం ఆ మనస్సుదే. దాన్ని వదిలేశారేమిటి అని సందేహంగా ఉందా నీకు? దాన్ని మరచిపోలేదు, వదిలేయలేదు. ఆ మనస్సు దగ్గరకే ఇప్పుడు వస్తున్నా. మనస్సు ఇంద్రియమా కాదా అనే చర్చ ఇప్పుడు మనకు అనవసరం. మనకు కావలసిన చర్చ ఏమంటే, ఆ మనస్సు నేను ఒకటేనా లేక వేరు వేరా? ఈ సంసారం ఆ మనస్సుదేనా? ఇదే మనకు కావలసిన చర్చ. ఆలోచిద్దాం. ఒక్కోసారి మనం ఇక్కడ కూర్చొని ఎదురుగుండా ఉండే అడవిలోని సౌందర్యాలు చూస్తూ ఉంటాం. కొంతసేపయ్యాక ప్రక్క మునివాడలోని మహర్షి వచ్చి చప్పట్లు కొడుతూ, ఏమిటయ్యా కళ్ళు తెరుచుకునే ఉన్నావు, చూస్తూనే ఉన్నావు, పలకరించవు, నేను పలకరించినా పలకవు, ఏమైంది నీకు అని అడుగుతాడు. అప్పుడు మనం ఏమంటున్నాము? అయ్యా, ఏమీ అనుకోకండి, నా మనస్సు ఎటో పోయింది, అందుచేత నేను మిమ్మల్ని చూడలేకపోయాను, క్షమించండి అంటాం. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? ఈ మనస్సు ఇందాకటి దాకా ఎటో పోయిందని, ఇప్పుడా మనస్సు చప్పట్ల వల్ల వెనక్కు తిరిగి వచ్చిందని నీకు తెలుస్తోంది. అంతేకదూ? అంటే పక్షి యొక్క రాకపోకలను తెలుసుకున్నట్లుగా నువ్వు నీ మనస్సు యొక్క రాకపోకలను తెలుసుకుంటున్నావు. అంటే నువ్వు వేరు, నీ మనస్సు వేరు అని నిరూపణ అయినట్లు కాదా? ఆయ్సర్. 4. ఒకసారి నీ విద్యార్థి దశను గుర్తుకు తెచ్చుకో. ఒకరోజున నాన్నగారు, ఇవాళ ఎందుకో నా మనస్సు అంత చురుగ్గా లేదు, ఇవాల్టికీ పాఠం చాలేండి అనేవాడివి. ఒక్కో రోజున, ఇవాళ నా మనస్సు మంచి హుషారుగా ఉంది, ఇంకా ఇంకా పాఠం చెప్పండి అనేవాడివి. అంటే మనస్సు యొక్క స్వస్థతను అస్వస్థతను నువ్వు తెలుసుకుంటున్నావని అర్థం అవుతోంది కదా. ఈ విధంగా నువ్వు నీ మనస్సు యొక్క రాకపోకల్ని తెలుసుకుంటున్నావు. మనస్సు యొక్క స్వస్థత అస్వస్థతలను కూడా నీవు తెలుసుకుంటున్నావు. అంటే ఎదురుగుండా ఉన్న చెట్టును చూసినట్టే నీవు నీ మనస్సును చూడగలుగుతున్నావు. అంతేకదూ? అందువల్ల ఈ మనస్సు నువ్వు కావటానికి వీలులేదు. మనస్సు వేరు, నువ్వు వేరు, అంతవరకు ఖాయం. ఇక మనస్సు యొక్క చైతన్యం ఇంద్రియాల్లో వ్యాపించింది అని నువ్వు అంటున్నావు. అంటే మనస్సు స్వతంత్రంగా చైతన్య వస్తువు అని నువ్వు భావిస్తున్నావు. అది నిజమైతే మనిషి మరణించినప్పుడు ఈ మనస్సు ఏమవుతుంది? అక్కడిదాకా ఎందుకు? నువ్వు గాఢనిద్రలో ఉన్నప్పుడు, అంటే ఏ స్వప్నాలు లేని గాఢనిద్రలో ఉండగా నీ మనస్సు ఏమైపోయింది? గాఢనిద్రలో ఉండగా మనస్సు పనిచేస్తోందా? చేయడం లేదు. ఆ సమయంలో అది స్తబ్ధంగా జడంగా పడి ఉంటుంది. మనస్సు యొక్క స్వభావం చైతన్యమే అయితే అది కొంతసేపు స్తబ్ధంగా ఉండగలదా? సూర్యుడు కొంతసేపు వెలుగు లేకుండా ఉండగలడా? అది సాధ్యం కాదు. మనస్సు స్తబ్ధంగా ఉండటాన్ని మనం గమనిస్తున్నాం కనుక జడత్వమే మనస్సు యొక్క స్వభావం. నువ్వు చైతన్యస్వరూపుడవు కనుక నీ చైతన్యం నీ మనస్సులో ప్రతిఫలించినంతసేపు అది చేతనంలాగా ప్రవర్తిస్తోంది. అంతే తప్పితే అది స్వతహా జడమే. ఈ విధంగా మనస్సు నీకంటే భిన్నమని, ఆది జడమని తేలిపోయింది గదా. జడపదార్థానికి సంసారం ఉండగలదా? రాతికి సంసారం ఉంటుందా? కనుక ఈ సంసారమనేది దేహానికి కాదు, ఇంద్రియాలకి కాదు, మనస్సుకి కాదు. ఇకపోతే ప్రాణం అనేది ఒకటి ఉంది. ప్రాణం ఉన్నంతసేపు ఆ మనిషి బ్రతికి ఉన్నాడు అంటున్నారు. ప్రాణం ఉన్నంతసేపు నేనున్నాను అనే జ్ఞానం కూడా ఉంటుంది. ప్రాణం పోతే మనస్సు పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు. కనుక జడాలైన దేహేంద్రియ మనస్సులతో పనిచేయించే శక్తి ప్రాణమే అని తేలితోంది. కాబట్టి ఈ ప్రాణమే నేను, అదే చైతన్యం. బహుశా ఈ సంసారం ఆ ప్రాణానికే అంటిపెట్టుకుని ఉందేమో అని నీకు అనిపిస్తూ ఉండవచ్చు. కుమారా, ప్రాణమే నేను అనుకోవటం యుక్తియుక్తంగా ఉన్నట్లే కనిపిస్తుంది. నువ్వు ఇందాక చెప్పిన యుక్తులన్నీ పైకి కనిపించే యుక్తులే. నేను మరొక కోణం చూపిస్తాను. చూడు, నువ్వు గాఢవిద్రలో ఉన్న సమయంలో నీ ప్రాణం పనిచేస్తోందా? లేదా చేస్తోంది. చెయ్యకపోతే నిద్రా సమయంలో రక్తప్రసరణ వగేరాలు ఎలా జరుగుతున్నాయి? కనుక గాఢనిద్రా సమయంలో ప్రాణం బాగానే పనిచేస్తోంది. నువ్వేమన్నావు? ఈ ప్రాణమే చైతన్యం అన్నావు. ఈ చైతన్యం ఇంద్రియాలలో ప్రసరిస్తోంది అన్నావు. గాఢనిద్ర సమయంలో నీ ప్రాణము అక్కడే ఉంది, నీ ఇంద్రియాలు అక్కడే ఉన్నాయి. మరి నీ ప్రాణచైతన్యం ఆ ఇంద్రియాలలోకి ఎందుకు ప్రసరించడం లేదు? సూర్యుడు అక్కడే ఉండి అద్దము అక్కడే ఉంటే కిరణాలు ప్రతిఫలించకుండా ఉంటాయా? రాజుగారు సింహాసనంలో కూర్చొని ఉన్నప్పుడు భటులు మేము విశ్రాంతి తీసుకుంటామంటే రాజు ఊరుకుంటాడా? కనుక ప్రాణచైతన్యం మనస్సులోకి, ఇంద్రియాల్లోకి ప్రసరిస్తోంది అనటం కుదరదు. ఆయ్సర్ 5. ఏతే ఇంద్రియాలు ఒకప్పుడు చైతన్యవంతంగా ఉంటున్నాయి, మరొకప్పుడు జడాలలాగా ఉంటున్నాయి. ఇనుపగుండు ఒక్కోసారి వేడిగా ఉంటుంది, ఒక్కోసారి చల్లగా ఉంటుంది. ఎందుకని? అగ్నితో సంపర్కం ఏర్పడినప్పుడు ఇనుపగుండు వెచ్చగా ఉంటుంది. ఆ సంపర్కం లేనప్పుడు అది తన స్వభావానుగుణంగా చల్లగా ఉంటుంది. అలాగే మనస్సు, ఇంద్రియాలు అనేవి ఒకనొక చైతన్యం యొక్క సంపర్కం కలిగితే అవి తామే చైతన్యవంతాలు లాగా కనిపిస్తున్నాయి. ఆ చైతన్య సంపర్కం తొలగిపోతే తమకు స్వతసిద్ధమై ఉన్న జడత్వాన్ని బయటపెట్టుకుంటున్నాయి. సరేలే, ఈ చైతన్యం ప్రాణానిదే అనుకుందామంటే ఇందాక చెప్పిన చిక్కులన్నీ వచ్చి పడతాయి. ప్రాణం ఉండగానే ఇంద్రియాలు పనిచేయకపోవడం మనకు కనిపిస్తోంది. దీనిని బట్టి ఏమి చెప్పాలంటే చైతన్యం అనేది ఈ ప్రాణానికి సంబంధించినది కూడా కాదు. ఆ చైతన్యం అనేది స్వతంత్రంగా దేనిమీద ఆధారపడకుండా తనంత తాను ప్రకాశిస్తూ అన్నిటికంటే సూక్ష్మంగా లోపలిదిగా ఉన్నది. ఆ చైతన్యమే ప్రాణంలోకి ప్రసరిస్తే ప్రాణం పనిచేస్తుంది, మనస్సులోకి ప్రవేశిస్తే మనస్సు పనిచేస్తుంది, ఇంద్రియాలలోకి ప్రవేశిస్తే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. కాబట్టి చైతన్యం అనేది ప్రాణం యొక్క స్వభావం కాదు. అంటే ప్రాణం కూడా జడమే అని తేలింది. ఇది ఒప్పుకోవడానికి కష్టంగా ఉంటుంది, కాని ఇప్పుడు చెప్పుకున్న కారణ పరంపరకు పరిశీలిస్తే ప్రాణం జడమే అని చెప్పక తప్పదు. జడానికి సంసారం ఉంటుందా? రాతికి సంసారం ఉంటుందా? కనుక ఈ సంసారం అనేది దేహానిది కాదు, ప్రాణానిది కాదు. ఇక మిగిలిందేముంది? అన్నిటికన్నా సూక్ష్మంగా స్వతంత్రంగా ఉన్నదని చెప్పుకున్నామే, ఆ చైతన్యం ఒకటి మిగిలి ఉంది. ఈ సంసారం అనేది ఉంటే దానికి ఉండాలి. కాని సంసారం అంటే ఏమిటి? సుఖదోహకాలే కదా. సుఖదోహకాలు అనేవి ఎప్పుడు వస్తాయి? రెండు వస్తువులుంటే ఒకదానివల్ల మరొకదానికి సుఖమో దోహకమో రావచ్చు. కాని మనం చెప్పుకున్న చర్చ ప్రకారంగా ఈ శుద్ధ చైతన్యం అనేది ఒకే ఒక వస్తువు. ఏకమేవా ద్వితీయం ఉన్నది ఒకటే అయితే దానికి సుఖ దుఃఖాలు ఎలా కలుగుతాయి? అలా కాకుండా ఒక ఇంట్లో గదికి గదికి వేరే వేరే దీపాలున్నట్టుగా, ఒక ఊళ్ళో ఇంటింటికి వేరే వేరే దీపాలు ఉన్నట్టుగా స్వతంత్రమైన చైతన్యాలు అనేకం ఉండవచ్చు. అప్పుడు వాటిలో ఒకదానికొకటి విరోధి కావచ్చు. అప్పుడు ఆ విరోధంలో గెలిచిన వారికి సంతోషము, ఓడిపోయిన వారికి దుఃఖము రావచ్చు. అప్పుడు ఈ సంసారమంతా ఆ శుద్ధ చైతన్యానికే పట్టిందని చెప్పవచ్చు అని నీకనిపిస్తోందా? సుఖకుమార, కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు చెప్పినట్లుగా నీ శుద్ధ చైతన్యాలు ఒకదానితో ఒకటి విరోధించుకున్నాయి అంటే వాటికి మనస్సుతో సంపర్కం ఉందని చెప్పినట్లే కదా. మనస్సే లేకపోతే విరోధాలు, స్నేహాలు ఎక్కడనుంచి వస్తాయి? అలాగే ప్రాణం లేకపోతే వ్యవహారం ఎలా వస్తుంది? కనుక నువ్వు ప్రతిపాదిస్తున్న చైతన్యంగారికి మనః ప్రాణాలతో సంపర్కం ఉంది. కాబట్టి నువ్వు చెప్పే చైతన్యం శుద్ధ చైతన్యం కాదు. శుద్ధ చైతన్యం గూర్చి మాట్లాడుతున్నా అనుకొని ప్రాణమనస్సంపర్కం గల చైతన్యాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సరిగ్గా గమనించుకో. ఇంటింటికి దీపాలు వేరే ఉన్నాయి అంటున్నావు. నీ ఉద్దేశ్యం ఏమంటే ఇంటింటికి వేరే దీపపు బుడ్లు ఉన్నాయి అని? అంటే వేరే వేరే బల్బులు ఉన్నాయని? ఈ బుడ్లు, బల్బులు అవన్నీ లోపల ఉన్న వెలుగుకు శరీరం వంటివి. లోపల ఉన్న వెలుగు మాత్రం అన్ని చోట్లా ఒక్కటే. ఆ వెలుగు ఎర్రబల్బు ఉన్న చోట ఎర్రగా, పచ్చబల్బు ఉన్న చోట పచ్చగా వ్యక్తం అవుతూ ఉంటుంది. లోపల ఉన్న వెలుగుకు ఏ రంగు? ఆయిసర్ ఆరు లేదు. అలాంటి వెలుగే పరిశుద్ధమైన వెలుగు. మనం ఇందాక పరిశుద్ధమైన చైతన్యం అని చెప్పుకున్నప్పుడు కూడా ఇలాంటి ఏకాకారమైన చైతన్యం గురించే మాట్లాడుకున్నాం. ఈ విధంగా బల్బులన్నింటి ద్వారా వ్యక్తమయ్యే వెలుగులాగా మనస్సులన్నింటి ద్వారా వ్యక్తమయ్యే చైతన్యం ఉందే. అది సర్వకాల సర్వావస్థలలోనూ ఏకాకారమైనది. ఏ వికారాలు లేనిది, ఏ మార్పులు లేనిది. అలాంటి వస్తువుకి సుఖ దుఃఖాలు వచ్చే అవకాశమే లేదని చెప్పుకున్నాం. అందువల్ల ఈ సంసారమనేది ఈ శుద్ధ చైతన్యానికి కూడా సంబంధించినది కాదు. అయితే ఏమి తేలినట్టు మనకు, ఈ సంసారమనేది దేహానిది కాదు, ఇంద్రియాలది కాదు, మనస్సుది కాదు, ప్రాణానిది కాదు, చివరికి శుద్ధ చైతన్యానిది కూడా కాదు. ఇలా దేనిది కాకుండా పోతే, ఏ ఆధారమూ లేకుండా పోతే ఆ సంసారమనేది అసలు ఉన్నట్లా లేనట్లా. ప్రపంచంలో ఎక్కడైనా చూడు, సత్యవస్తువు ఏదైనా ఉందంటే అది ఆధారం లేకుండా ఉండదు. ఏ ఆధారమూ లేకుండా ఒక వస్తువు కనిపిస్తున్నది అంటే అది నిస్సందేహంగా అసత్య వస్తువుని, భ్రాంతి వల్ల అది కనిపిస్తోందని మనం చెప్పవచ్చు. ఎడారిలో పోయేవాడికి ఎండమావులు కనిపించాయి, అవి నదులు అనుకున్నాడు. ఆ నదులు దేనిమీద ఆధారపడి ఉన్నాయి? దేనిమీద ఆధారపడి లేవు. ఏ ఆధారము లేకుండా అవి కనిపిస్తున్నాయి కనుక ఆ నదులు నిజమైన నదులు కాదని, భ్రాంతి వల్ల పుట్టిన నదులని మనం చెబుతున్నాం. చూడంగానే చెప్పట్లేదు, చూడంగానే వాటిని నదులే అన్నా అని పరుగులు పెట్టాం. ఎంత దూరం పోయినా అందలేదు. అప్పుడు మెల్లిగా పరిశీలించడం ప్రారంభించా. బాగా పరిశీలించగా ఎడారిలో కనిపించే ఈ నదులకు ఏ ఆధారమూ లేకుండా కనిపిస్తున్నాయి కనుక ఈ నదులు కనిపిస్తూ ఉండగానే లేని వస్తువులు, అసత్య వస్తువులు, భ్రాంతి వల్ల పుట్టిన వస్తువులు, మాయ వస్తువులు అని అంటున్నాం. అలా అని వాటికి ఎండమావులు అని పేరు పెట్టాం. ఎండమావి అంటే ఎండలో కనిపించే లేని వస్తువు. సుఖకుమార, ఈ విధంగా సంసారమనేది ఒకటి ఉందనుకొని దాని వెంట పరుగెత్తాం. ఎన్నాళ్లు పరిగెత్తినా దాని స్వరూపం మనకు తెలియలేదు. ఇక పరుగులు ఆపేసి అసలు ఈ సంసారమంటే ఏమిటబ్బా అని పరిశీలన చేశాం. చేస్తే దీనికి ఏ ఆధారమూ లేదని తేలింది. ఏ ఆధారమూ లేకుండా కనిపించే వస్తువును అసత్య వస్తువు అనటంలో సందేహం లేదు కదా. మరి అప్పుడు ఈ సంసారమనేది నిజంగా ఉందంటావా లేదంటావా? హేతువుల మీద నిలబడి మాట్లాడే వాడెవడు రెండో మాట మాట్లాడటానికి వీల్లేదు. సంసారమనేది అసత్య వస్తువని, భ్రాంతి జన్యమని చెప్పక తప్పదు. సుఖకుమార, ఈ సంసారం ఎట్లా పుడుతుంది, ఎట్లా పోతుంది అని అడిగావు. భ్రాంతి వల్ల పుడుతుందని ఇప్పుడు తేలిపోయింది, భ్రాంతి వల్ల పుట్టిన వస్తువు అసలు ఉంటే కదా పోవడానికి. ఎండమావులు ఎప్పుడు పోతాయి? ఎండమావులు పోవడానికోసం సూర్యాస్తమయం వరకు కూర్చొని కాచుకోవలసిన పనిలేదు. అనుభవం గల బాటసారికి ఎండమావులను చూసి పరిశీలించి నిశ్చయం చేసిన క్షణంలోనే వాటిల్లో ఉన్న నదిత్వం ఎగిరిపోతుంది. అలాగే ఈ సంసారం భ్రాంతిజన్యం అనే జ్ఞానం కలిగిన వెంటనే ఈ సంసారంలోని సంసారత్వం ఎగిరిపోతుంది. ఇది లేని వస్తువు అని నిశ్చయం చేసుకుంటే చాలు, దాన్ని సంహారం చేసేందుకు వేరే ప్రయత్నం చేయక్కర్లేదు. సుఖకుమార, ఒక కుర్రవాడికి కనుచికటిలో పాము కనిపించింది. వాడు పాము పాము అని అరిచాడు. ఇంతలో వాడి తండ్రి వచ్చి వెన్ను నిమిరి, అది పాము కాదురా, తాడు ముక్కరా, సరిగా ఆయసర్ 7 చూడరా అన్నాడు. తండ్రి మీద విశ్వాసంతో ఆ కుర్రవాడు పారిపోకుండా ఆగి ఇటూ అటూ వంగి జాగ్రత్తగా చూశాడు. అది తాడే అని ఖాయం చేసుకున్నాడు. ఒక కోణంలోంచి చూస్తే ఇప్పటికీ అది పాములాగానే కనిపిస్తోంది. అందువల్ల ఆ పాముని చంపటానికి వాడేదైనా దుడ్డుకర్ర తీసుకురావాలా? ఏమీ అక్కరలేదా? పరిశీలన వల్ల ఈ పాము భ్రాంతిజన్యమని తెలిసిన తక్షణమే ఈ పాము పాము కాకుండా పోయింది. అలాగే ఈ సంసారాన్ని గూర్చి విచారణ చేస్తే చాలు, దీనికి ఏ ఆధారమూ లేదు కనుక భ్రాంతిజన్యం అని నిశ్చయం అవుతుంది. అంతకంటే సంసారం పోయేందుకోసంగా ఏమీ చెయ్యక్కర్లేదు. ఇది ఎప్పుడు పోతుందని ప్రశ్నించక్కర్లేదు.